Book 2 71 71 ఇరాదత్ షై ఏదో కావాలని అనుకోవడం. మాద తురీదూన్ మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? హల్ తురీదూన్ అన్ తలాబు కురత్ ఖదమ్ మీరు ఫుట్బాల్ సాకర్ ఆడాలని అనుకుంటున్నారా? హల్ తురీదూన్ అన్ తజూరు అస్దికా మీరు తమ స్నేహితుల్ని కలవాలని అనుకుంటున్నారా? యురీద్ కావాలి. లా ఉరీద్ అన్ అతియా ముతఅఖ్ఖిరన్ నేను ఆలస్యంగా రాను. لا اريد ان اذهب الى هناك నేను అక్కడికి వెళ్ళను. اريد ان اذهب الى البيت నేను ఇంటికి వెళ్ళాలి. اريد ان ابقى في البيت నేను ఇంట్లో ఉండాలి. اريد ان اكون لوحدي నేను ఒక్కడినే ఉండాలి. హల్ తురీద్ అల్ బఖా హునా మీరు ఇక్కడ ఉండాలని ఉందా? హల్ తురీద్ అన్ తాకుల హునా మీకు ఇక్కడ తినాలని ఉందా? హల్ తురీద్ అన్ తనామ హునా మీకు ఇక్కడ నిద్రపోవాలని ఉందా? హల్ తురీద్ అన్ తుగాదిర్ గదన్ మీకు రేపు వెళ్ళాలని ఉందా? హల్ తురీద్ అన్ తబ్క హత్తా గదన్ మీకు రేపటి వరకు ఉండాలని ఉందా? హల్ తురీద్ అన్ తద్ఫా అల్ హిసాబ్ గదన్ ఫఖత్ మీకు రేపే బిల్ని చెల్లించాలని ఉందా? అతురీదూన అల్-ధహాబ్ ఇలా అల్-డిస్కో మీకు డిస్కోకి వెళ్ళాలని ఉందా? أتريدون الذهاب إلى السينما؟ మీకు సినిమాకి వెళ్ళాలని ఉందా? أتريدون الذهاب إلى المقهى؟ మీకు కేఫేకి వెళ్ళాలని ఉందా?